శుశ్రుతమర్చక్రమేష్టస్తు పదే కామ్యం వసు సహస్రేణేతరాయింద్రస్థో మహీ నిర్ణ భుజ్మా మగవత్సు సుతామందిషు యదీం సుతాసయింద్రబోధిప్రియమందిభ ఆపోనఘాజిసవనం మావసోదుఘాజిమోపదాజుషే అనేక సంభోహవమానమూతజే మధ్వాహక్షరం దిధీతజాః ఆత్మాసోహవమానాసయింద్రబగుపస్తోత్రేషూదధిరే ౌరేసేహవీరముగ్రం విభీచిందన స్మృతం విభూతిం రాజసో మహ ఉద్రీవ్రిన్నవలోపాసుపేదాసుషే ప్రాపది పృథివ్యాం దివి జానయింద్రహరిభిర్మహేమత విశ్వరిష్వేభిరాగహి రచిరాజోజేతే అశ్రుధోజో వాదస్య విప్రాది ఏభిర్నిదస్య మనుడో నిఘోరయోజేభిస్వ పరీయసే ఏదావదస్తేవసో విద్యామసూరవ్యాసః యథాప్రవజేత సంకృత్వేధనేజావసందసవ్రజే యథాగంధే మఘవన్మేధే అధ్వరే దీర్ఘనీచేతమూనసి యథారోదర్యే అశీషాసో అద్రిగో మయి గోత్రం హరిశ్రియం యథామనౌ సాంబరణౌ సోమమింద్రాపీవసుతం ీపాదిశౌ మఘవన్మేధ్యాదిశౌ పుష్టిగౌ సృష్టిగౌ సచాహద్వానఃప్రస్కంబం సమాసాదయచ్చజానం దివ్రిముద్ధీతం సహస్రాణ్యశిరా సర్గవామృషిస్తోదస్య వేవృకాః జగుప్తేర్న విందతే చికిజ్జరీషి చోదనః ఇంద్రం సముచ్చావదరవ్యశ్యామత్యరిష్యం తమ్ నభోజసే యస్మా అర్కం సప్తశీర్ఘాణమాృతస్తృధాతుమే పదే సత్వీమా విశ్వాభువానాని విక్రదలాదిజ్యనిష్టపుంస్యం యో నో దారావసూనామింద్రం తమ్ భూమహే వయమ్ విద్వాహ్యస్య సుమతిం నవీయసీం కమే మగోపాతివ్రజే యస్మై త్వం వాసో దానాయ శిక్షసి సరాజస్పోషమశ్నుతే అన్వా వయం మాఘవన్నింద్రగర్వణః సుతామంతో హవామహే కదాచనస్తరీరశిలేంద్రసశ్చసి దాసుషే ఉపోవేన్ను మాఘవన్భూజయిన్ను దేదానం దేవస్య పృచ్యతే ప్రయోన రక్షే అభ్యోజ సాక్రిభిం వదై సృష్టం నిఘోరయన్ యజేతస్తం భే ప్రతయం నమోన్దిగమాదిజ్యమిష్టపార్థివః యస్యాయం విశ్వార్యో దాసస్యేవ ధీపాదిః తిరస్త్రీధర్యేరు స మే పవీరభిరుద్ధే సోహజ్యతే రజిః సురణ్యభో మధుమంత్రం కృతస్తుమిభిప్రాసోహకమాజపమప్రదేవృష్ణ్యం తపోస్నేసుపానాసైందవః యథామనౌ విభస్వతి సోమం సక్రాభివస్సుతం ఛంద ఇంద్రజోషస్యాయమాదయశేషాధ్యే మాదరిశ్వరేంద్రసుభాగే అమందసోమందసి ప్రేతసో అన్యే స్యూమరస్మాజూనసి కేవలదేయోమం ధృషిత తస్మై విష్ణు శ్రీనివతరాబీజక్రమగుమిత్రమేషుచాకనోపాజే బాజిం సరకృదో తనుభయం సుజుభావివ గోదుహో జుహోమసి శ్రవస్య యోనో దాతాసన పితామహా ఉగ్రజీసానకృత్ ప్రధాదుమేత్సోధానాజముభ్రశేతరాజస్ఫోటమిన్వతి వసూజోపతిం సరగ్రదుం స్తోమైరింద్రం భవామహే కదాచన ప్రయుచ్చుభేవాజన్మణి ీజాదిత్యవనంతయేంద్రియమాతస్థాభవనం దివి తస్మై త్వం భగవన్నింద్రగర్వణశిక్షో శిక్షాసిఘాసుభే అస్మాకం గిరాముతృతింబోకం భవచ్చేణుధీహం అస్థాభిమన్న భూర్యం బ్రహ్మేంద్రాజవోచత ూర్వేర్హతీరానూరస్తోర్మేధా దృక్ష సమింద్రో రాజో బృహతీరాధూను దశం క్షోణీ సముసూర్య సంశుక్రాశ్రుతాయస్రంగవాశిరస్తోమాగింద్రవందిరోమన్ పాఘోనా జ్యేష్టం చ వృషభానా ూర్భిత్తమన్నింద్రగోపిమీశానం రాజజీమహే ఆయుం తుత్సమసి దిగ్మద్రజో భావృధానో దివే దీవే సంభయం వర్యస్వం సరగ్రరుం వాదయంతో భవామహే ఆనో విశ్వే సంవద్భస్ంచద్రయ ేపదీన్వివేచనేష్వాజే అర్వాపదీందవ విశ్వాద్వేషాంసి జయితాపతాగ్రేధి విశ్వే సన్వన్వాసు శ్రీష్టేమో అంసభోజ్రాసోమశంపసి ఇంద్రనేదీయేదీమితమేధాభిరుచిభ ఆసంతమసంతమాభిరీష్టిరాస్వాదే స్వాభి ఆదితురం సత్పదిం విశ్వదర్షణిం హృది ప్రజాస్వాభగం ప్రసూతిరాసతిష్టో వాసేతేమరేషు వయం హోత్రాభిరుతదేవభూతిభిస్స సవాం సోమనామహే అహం గితే హరివో బ్రహ్మ వాజయురాజిం యామి సరోజిభిః వామి దేవతమమే సమస్వయుర్గవ్యురగ్రేమధీనాం ఏదత్త ఇంద్రవీర్యం ఏభ్యర్గృణంతి కారవాః స్తోభం తూర్జమావన్ ఘతస్తుతం పౌరాసో నక్షం ధీతిభిః నక్షం తయింద్రమవసే సుఖరచరాజేషాం సుతేషుమందసే యథా సంభర్తే అమాదో యథా కృతదేవాస్మే ఇంద్రమత్స్వ ఆనో విశ్వే సజోషసో దేవాసో గ్రంథనోపనః సవో రుద్ర అపసే నాగమన్ శృణ్వంతు మరుతో భవం పూజా విష్ణుర్భవనం మే సరస్వతవంతు సప్త సింధవ ఆభోగాద పర్వతాసో వనస్పతి శృణోతు పృథివీ భవం జలింద్రరాధో అస్తి తే మాఘో నం మఘవత్తమ ోధి సభవాద్యో బృధే భవో దానాజ వృత్రహన్ ఆదిపదే నృపదే త్వమిద్ధి నో బాధావక్షి సుక్రతో వీతిహోత్రాభిరుతదేవీతిభిస్త సవాం సో విశృణ్విరే అస్మాన్నక్షమగభన్ను పావాసే దుఃఖస్వ విద్యుషీమిషం అజంతయింద్రస్తోమేర్విధేమత్రమస్మాకం సదక్రతో మహిస్తూర్ణం సజం రాధో అహ్రజం ప్రస్కణం వాజనితోదయ భూరేంద్రీరాక్ష మధ్యాజతి రాధస్తేజస్య వేవృక సదం శ్వేతస భుక్షణో దివితారో నరో చందే మన్నాది మన్నదస్తభు సదం వేమో సదం సుదః సదం ధర్మాణి వాదాని సదం మే బల్బజస్తుకారుణీనాం చతుశ్శతం దేవాస్థకాన్ వాజనామయో వయో విచరంతః అశ్వాసో నక్రమత ఆదిత్సాప్తస్యో నమహిశ్రవాః శ్రావీరీద్వరన్వరస్రక్షూషాచన సంవసే ప్రతిచేతస్రవేవృకరాధో అదర్శహ్రయం యోర్న ప్రాచీనాశవాః దశమహ్యం బౌలక్రదస్రహస్రాదస్య వేవృకాః నిత్యాద్రాయోమంభ్రత శతం మే గర్ధభానాం శతమూర్ణావతీనాం శతం దాసాదిశ్రుతరాః తరత్రోహభిప్రాణీయతభూతక్రతాయైవ్యక్తా అశ్వానామిన్నగృచ్యాం అదేర్హ్యవాత్సుమద్రతః అగ్నిశుక్రేణ జ్యోతిరా బృహత్సూరో అరోచత దివిసూర్యో అరోచత యువం దే వాక్రతూనా పూర్వేణ యుక్తారథేన విహంగత్రా ఆగచ్చతం నా సత్యాసతీభిరిదం తృతీయం శ్రవణం విపాదః యువాం దేవాస్త్రేకాదశాదశ్రత్యాస్మాకం యజ్ఞం సమానం విధానాపాదం సోమశ్రీనాయ్యగ్ని పరాయ్యం తదశ్రీనా కృతం వాృషభో దివోర్జపృథివ్యాః సహస్రం సంసా ఉపయేగవిష్టౌ సర్వాంగితాంగుపజాతాధిపధ్యై అజలం వాం భాగో నిహితో యదత్తే మాగిరో నాసత్యోపజాతం విపథం సోమం మధుమంతమస్మే ప్రదాశ్వాం సమవతం సతీభిః యమృత్విజో బహుధా కల్పయం తస్సచేతసో యజ్ఞమిమం వహంతి యో అనుజానో బ్రాహ్మణో యుక్తాసీత్తాశ్వేతత్రయమానస్య సంవిద్ ఏకదేవాగ్నిర్బహుధా సమిద్ధవేక సూర్యో విశ్వమనుప్రభూతః సర్వాదినం విభాత్యేకం వాదినం విబభూవసమనం జ్యోతిష్మంతరం వేదమంతరం పృథక్రం సుభమృతం సృణం భూమివారం చిత్రామఘాయస్వయోగేధియజ్ఞేతం వాం భువే అతిరిక్తం విబధ్యై ఇమాని వాగజేయాని విశ్వరుణా ప్రమహేషు యజ్ఞేయజ్ఞేహసవనాభురంగోయత్సంపతేజమానాక్షిద్ధ్వరీరోషధీరాపస్తామింద్రావరుణామహిమానామాసత సత్యంతరింద్రావరుణాగృహస్య వామధ్వభూర్మిం దూహతే సప్తవాణీః తాభిర్దాశ్వాం సమవతం దృహస్వ జీవో వామదభ్యో అభిపాతి చిత్తీభిః సౌమ్యాదవ సప్తస్వామింద్రవరుణాభిర్ధత్తమానాయ శిక్షతం అవోచామహరే సౌభాగాయ సత్యం ప్రేమాభ్యాం మహిమానమింద్రియం అస్మాన్ శ్రీంద్రావరుణాభిరాశ్రుతాశ్రుభిస్తాప్తేభిరవతం సుభస్పతి ఇంద్రావరుణాయ గృహిభ్యో మనీషాం పాతో మనిం సుతమరతమగ్రే స్థానాన్యసృజం తదీరా యజ్ఞం తం బాస్తాభ్యవశ్యం ఇంద్రావరుణాసౌమరసమృప్తం రాజస్పోషం జగమానేషు ధత్తం ప్రజాం పృష్టిం భూతిమస్మాసు ధత్తం దీర్ఘాయుత్వాయ ప్రదీరణనాయుః ్యగ్నిర్భూతారంతృణీమహే ఆత్మానగ్రజతీయం పరిహిరాసే అచ్చాయిత్వా సహస సూనో అంగిరస్కృతస్తరం జగ్వరే భూర్జోనపాదం హృదకే సమీమహేషు పూర్ణం అగ్నే కవిర్వేదా పాపకయక్ష్యాజుష్టో అధ్వరే శ్రీడ్యో విత్రేభిశుక్రమన్నాభిః అద్రో ఘమావహో సరోజవిష్టదేవాయసీతయే అభిప్రజాం శిశుహితావశోకహిమంతస్వధీతిభిర్హితః స్వస్తోత్రే మహాంకాసి దేవానాం సర్వమమ సంతు సూరజః సద్రోహః స్వగ్నయః యథాద్రమదసమగ్నేక్షమి దేవాదహమిత్రమోజోస్మద్రుగ్గర్మాగచ్చి మానోమత్తాయర్గరే రక్షస్వినే మాఘవం సాయీరథ అశ్రేరద్భిస్తరణీభిర్యమిష్ట శివేభిః పాహి పాయుభిః ేర్భిస్తృభిర్జాంపతే పాహి దశర్వసో పాహి విశ్వస్మాస్వామిష్టం దేవరాజయాపిన్నక్షామహే స్వాచన ఉపమాదే పురస్పృహం స్వేస్తరం ఏంసామర్దనాశక్తస్తరం తో అర్జాదిశ సత్వనోజీవ సోజింబాధియో వసువిదా ృషభోజాగ్నిశృంగేత విద్వత్ శ్రీపాశ్రహణోత్రిభేంభస్వహోజుభో అగ్నే వృషభ ప్రతిభే సత్వన్నోదశ్రుహృతం హైష్ం స్వా నోజాపు ్రోహ్యావహసిహవిష్కృతాదిధ్యేషు రాజసి సప్తహోదారస్తమిదేవేత్వాగ్నేత్యమహ్రయస్యం తపసా విశోచిషాగ్నేక్షజనాంగతి అగ్నిమగ్నిం భోగద్రేయం భువేమ వృత్తపరిహిరః అగ్నిం ప్రాజతస్వేష్హోనారంతర్షణీనాన్ సతతేభ్రామణ్యగ్నేభ్యం జిగిత్మనాభరమాజం నేదిష్టమూదరే అగ్నేరీతర్విశ్వరిస్తే పానోదేవ రక్షసాః అప్రోషివాన్ గృహవర్మహాంగిదివస్వాయుర్దూరో మానో రక్షావేసీదాఘ్నీవ సోమాధాతుర్జాతుమావతామరక్షసేధరక్షస్వినాః ఉభయం శృణవచ్చన ఇంద్రో అర్వాగితం వదాః సద్రాచ్చోమీతేమనాహస్వపురోగ్రాంధ్రస విద్వాహిత్వా హరివ ప్రత్యుదా సహిమ దృష్టం దిద్దృష్మణిం అప్రాదిమఘవంతరేదీంద్రక్రద్వాజావసాహేమవాజం తమసి ప్రిన్నవసాక్షుద్రివీపరైంద్రవిశ్వాభిరుచిభిః పౌరో అశ్వస్య పురుగవామస్వో దేవహిరణ్యజాగిర్జిదానం పరిమద్భిషద్వేదాభరేదేవిదాభగం వసుత్తలే ృష్టమగభంగమిష్టయముదింద్రాస్వామిష్టరేస్రాణి సదానీతూసాధానాయమంభసే ఆపూరం ధరం చాగ్రమ విప్రవదైంద్రాంగాయంతో వాసే అభిప్రో వాజతీభ్రో వేంద్రదేవతాః సప్రామందక్రతో ప్రాగామన్యోహంసన ఉగ్రవాహుర్మృక్షకృత్వా పురంధరో యది మే శృణబద్ధవం వసూయవో వసుపతిం సదక్రతుం సోమేరిన్వనం హవామహే న పాపాసోహనామహే నారాయాసో న జల్ఘవః జలిన్వేంద్రం మృగాణం సుతా సుతే సహాజం కృణవామహై ఉగ్రం జోరిధ్వంద్రాస్వాదయమదాభ్యం వేదాభ్యం చేత్ సహితాలసీతమో భాగినం జమిదూనసత్ యదాయింద్రభరామహే తతో నోభయం కృధి అఘవం ఛగ్నితపదన్న భూతిభిర్విద్విషో విమృధోరిహి సంహిరాధస్పతే రాధసో మహాక్షయస్యాసి విధతః సన్వాపయం అఘమన్నింద్రగర్వణస్తుతామందోహవామహే ఇంద్రస్పరుతవృత్రః పరస్వానోరేణ్యః రక్షిత్తరంసమధ్యమంసరస్తాత్పాదమపురః కన్నః పశ్చాదధరాదుత్తరాద్వయం రళిపాహి విశ్వనాహ ఆవే అస్మత్ప్రేమిహి దీవ్యం భజమాలే హేతీరదేవీ అద్యాజాస్వస్వయం రత్నాస్వ పరేతనః విశ్వాదనోజరిత్రేంసత్పదేహాదివానకం చ రక్షితః రథంగీశూరో మఘవా దువీమఘస్సం విష్ణో వీర్యాయగం ఉభాదే బాహూర్ణనాశరక్రతో నిరావజ్ఞనం మిమిక్షదోః అస్మావస్తు భరతాయ జ్యోషధి ైరింద్రస్య వాహీనం వయో బద్ధం ది సోమినో భద్రాయింద్రస్య రాజయోహృదిరేణీరూర్వీరీ ప్రభావృధే విశ్వాజాన్యోజసా భద్రాయింద్రస్య రాజయా అయీరేణ చిదర్వదాజీరదానుశాసతి ప్రవాచమింద్రతత్తవ వీర్యా నికరిష్యతో భద్రాయింద్రస్య రాజయా ఆయాహి క్రమవామరయింద్ర బ్రహ్మాభివర్ధనా ఏభిః సమిష్టజాతనో భద్రమిహ శ్రవస్యతే భద్రాయింద్రస్య రాజయా దృఢరశ్చిద్ధృఢం మనః కృణో వీంద్రయత్వం తీవ్రైః సోమైః సవర్గతో నోభిః ప్రతిభూషతో భద్రాయింద్రస్య రాజయాష్టమోమతాభవానూష జుష్మీ రక్షస్య గోమినః సఖాయం కృణుతే యుజం భద్రాయింద్రస్య రాజయా విశ్వేరైంద్రవీర్యం దేవానుకృతం దదుః భద్రాయింద్రస్య రాజయా గృణేతదింద్రతేసవభుపం దేవతాదరే యద్ధం శ్రీభద్రమూజాసీపతే భద్రాయింద్రస్య రాజయా సమానేవపుష్యతః కృణమన్మానుషాయుగా విజేతదింద్రశ్చేత నమః సుతో భద్రాయింద్రస్య రాజయా ఉజ్జాతమింద్రతే సమభూత్వామృతమకృతం భూరి గో భూరి వామృతమంతమధర్మాణి భద్రాయింద్రస్య రాజయా అహం సత్వం చ వృత్రహం సంయుజ్యావసనిధా రాజీవాజీతద్రివో నూనౌ శూరమంసరే భద్రాయింద్రస్య రాజయా సత్యమిద్వాహుతం వజమింద్రం సవామనామృగం మహాంగ్రోజ్యోతిం ఋతుం పరో భద్రాయింద్రస్య రాజయా సూర్యో మహానాం వేన క్రతుభిరానజే యద్వారా మనుష్మిగా దేవేషు ధియా ఆనజే జివోమానం నోత్సదం సోమవృష్టాసో అద్రయః ముక్తా బ్రహ్మజనం సాః స విద్వాన్ అంగిరోగ్యైం రోగాః వృణోదప సృషేదతస్య వంశం స ప్రత్నః కవిర్ధ ఇంద్రో భాగస్య భక్షణీః శివోనన్యస్మత్రాగంతువసే ఆధూనుతే అనుక్రతం స్వాహా పరస్యజ్జవః స్వాత్రమకానుషేంద్రగోత్రస్య దామనే ఇంద్రే విశ్వాని వీర్యా కృతాని కర్త్వాని చ యమర్కాద్భరం విదుః యత్పాంజరంజనాభిరేంద్రే ఘోషాసృక్షర అస్త్రీణాద్భర్గాభిర్జమానసక్షరాః ఇయమూదే అనుష్ఠుతిశ్చ గృహేతాని పుంసాః రావశ్చక్రస్య వర్తనిమ్ అస్య వృష్ణాభ్యోదనభురుక్రమిష్టజీవసే తద్దానాహవశ్యమో యుష్మాభిర్దక్షవితరః శ్యామమరుత్వతో బృధే బృహద్వియాజథాం నరిక్వభిశూరనోర్వః జేఠామేంద్రత్వరాజిగా అస్మే రుద్రమేహ నామర్వరాసో వృత్రహత్యేహురభూతౌ సజోషాః యస్ సంసదే సుపతే సాయి భద్రలింద్రజ్యేష్ఠా అస్మాంగవందు దేవాః ఉద్వామందందస్తోమాః కృణుష్వరాధో అద్రివః అవబ్రహ్మద్విషో జహి పదాపణీరాధసో నిబాధస్వ మహాసి నహిత్వాకశ్చన ప్రతి ఘోషంణీనాశిరోదశిపర్వతం గిరిం సతమంతం సహస్రణం విస్తోద్రభ్యోరుజి బ్రహ్మాగస్తం సపయ్యతి అవగచ్చతి ఇంద్రం కవుస్విదాచరే కంతే దానాహంకం సువీరాయేవాణే సోమ పూరుషు సూయతే తస్యే ప్రద్రవాపివ అయం తే సజావతి సుషోమాజాపతి ప్రియ ఆజీవే మజింతమ మధ్యరాధసే మహే చారుమదా జగృష్ప్రాగవాగుసూయసే నృభ ఆయూజ వాసుభ ప్రస్రవణే జివో మాదగా సే స్వర్ణరే సముద్రే అంధర ఆత్మాభిర్మానుభూయామి బభోజసే ఇంద్రసోమస్య పీతయే ఆద ఇంద్రమహిమానంభరయో దేవతే మహాహేవహం దుర్భ్రతః ఇంద్రగణేషుస్తుషే మహాం ఉగ్రజీశానృతేహీనస్సుతం పిబ స్వాభరం ప్రజస్వంతో హవామహే ఇదం నో బరిహిరాసదే యచ్చిద్విషస్వ కామసీంద్రసాధారణస్వం సంభాభరం హవామహే ఇదం తే సోమ్యం మధ్వదుక్షం మద్రిభిర్మరాః యుషాన ఇంద్రతత్తీవ విశ్వాశితో దిక్షస్తూయమాగరి అస్మేధే విశ్రవో బృహద్ దాదా మే బృహదీనాం దాదా హిరణ్యవీనాం మాదే వా భగవా బృహద్ సహస్రే బృహదీనామధిశ్చంద్రం బృహద్ పృథు శుక్రం హిరణ్యమాదరే నపాదో దుర్గ్రహస్య మే సహస్రేణ సురాధస సర్వో దేవేష్వక్రద సర్వోభిర్వోపితద్వసువింద్రం సభాధ భూతయే బృహద్గాయం ప్రస్తుతసో మే అధ్వరే భువే భరణకారిణం నయం దుర్ధ్యావరం తేన స్థిరామృహోమదే సుక్షిప్రమంధస ఆదిత్యాయ సంభరేత్రుఖ్యం యక్రో వృక్షోశ్వరో వాయీరో హిరణ్య స ఊర్వశ్రేజయత్రృథివింద్రో గవ్యస్ వృత్రం పూరుషం భృతం వసూరిపదిదాసురే వజ్రీషు శిత్రో హర్యస్వరిత్రిక్రాంభరావశిముఖ్రంభ సో మేషు పురుహూత వజ్రిభోవదాయుక్షోపా బ్రహ్మగ్రేవాజమేన నిగాహ్యోపీ మేహ వజ్రిణం తస్మాభు అద్య సమనాసుబ్రహ్మణానూనం భూషదశ్రుతే మృగశ్చిదస్య వా రణవు రామశిరామజుమేషు భూషతి సేమన్నస్తోమం జుషానాగజీంద్ర ప్రజిత్రయాధియా అశ్రమింద్రస్యాస్తి పౌంశయం కేనోనుకాం శ్రోమదేనను శుశ్రువే పరివృత్రః కదూ మహీరదృష్టాశ్రయవీషీః కదూ వృత్రఘ్నో అస్తృతం ఇంద్రో విశ్వాన్ వేగనాంగహద్రుతరీ పూర్వేంద్ర బ్రహ్మాణి వృత్రహన్ పురోహూతవజ్రివోన్న ప్రభరామసి పూర్వేశ్చిద్ధిపేర్మిన్నాసోహవంత ఇంద్రోదరాశోకహితమిష్టశ్రుతిమేహవం వయం ఘాతేంద్ర విష్మసి నహి త్వదన్య పూరుహోదకస్తన్నో అశామదేరుక్షుభోస్తేరవస్మసి త్వన్నా భూతీతవ చిత్రయాధియా శిక్షా సమిక్తగాధువిద్ సోమయిద్వస్తుతో అస్తు కలయో మాభీతన అపేదేషద్భస్మాయతి స్వయం భైవోపాయతి సాన్నక్షత్రియాదిత్యాంగాదిషామహే స్మృతాం అభిష్టయే మిత్రో నో అత్యం హతిం వరుణః పరిషదర్జమా ఆదిత్యా సోజసా విదుః ముఖ్యాంబరుధమస్తి దాసు ఆదిత్యానామరంకృతే మహీవో మహతామవతరు నమిత్రార్యమన్ అవాంసావృణీమహే జీవాన్నో అభిధే ధనాదిత్యాసః పురాహసాత్ కద్ధస్తః వనశ్రుతః ృంభదేవరోమస్తి యేనా అధివోచత అస్థిరేవాంబోర్వస్థిరక్రమణాగస ఆదిత్యాద్భూతైన సహ మానస్సే దుశ్రిషేధనం హేవేణ కృణస్మరి ఇంద్రయేద్ధి శృతోసీ మానో మృతారి భూనామృజానామిశ్వా అభిప్రవృక్షుపబ్రువేకాభిష్టయే పర్షి దీనే గభీరా ఉగ్రపుత్రేంసద మాకిస్తోకస్యోనిషత్ అనేహో నృమృవి ప్రసక్తవేకాయ జీవసే మూర్ధానాక్షిధీనామ్రాక్షంతేమోచరీవాది అపోషుణ సరురాదిత్యాపదుర్మతి అస్మదే త్వదగ్నుషి సస్వద్వస్తుదానమాదిత్యా భూతిభిర్భజం పురాణూనం భూభుజ్మహే సస్వంతం విప్రచేతసః ప్రతియంతం చిదేన సహ దేవాకృణుత జీవసే తత్సునోదవ్యం సన్యసాదిత్యాయన్మోచతి బంధాద్బద్ధమీవాదిస్మాకమస్తి తత్తరాదిత్యాసో అరిష్కలే యూయమస్మభ్యం మృణత మానో హేతర్విగతస్వరాదిత్యా కృత్రిమాసరోహ పురానుజరసోపధీత్ వేషద్వేషోభ్యం హతిమాదిత్యాసో విసంహీతం విశ్వద్విబృహతారపాః భద్రం నో అపి వాజయమానాః. హరిః ఆవత్రాసమహిత్వరా మహిళామహ పరిజ్వాలందమీయతోః సావజ్రం హిరణ్యయం విశ్వానరస్య భస్మరివనానరస్య సమాసః ఏ వైష్టదర్శనీనా భూతిహూపేరథానాం అభిష్టజే సదా వృధం స్వర్ణేషు జన్నరాః నానాభవంతభూతలే పరోమాత్రమృగేషభమింద్రముక్తం సురాధసం ఈశానం తద్వసూనాం తందరిద్రాధాసే మహేంద్రం చోదామి పీగలే పూర్వమనుష్టుదివీశే కృష్ణీనాం నయస్యతేసవసానసక్షమానం సమద్రాః నగిస్వాంసిరేసత్ భూతాసత్వాయుగాప్సుసూరే మహధనం జయేమృత్సుమద్రివః ీమహేణం దీర్ఘర్గర్భస్తమ ఇంద్రజసాధమాదేషు పూర్వాయ్యం యే స్వాదుసఖ్యం స్వాద్వీ ప్రణీతిరద్రివ యజ్ఞవీదం దసాయ్యా పూర్ణస్తందే ఏతర గురుక్షయాజనస్కృతి గురుయంధి జీవసే గురుం రథ గురుం గవ గురుం రథాజమంధా దేవీతిం వదామహే ఉపమానద్వానరసోమస్య హర్ష్యాః తిష్ఠంతి స్వాదురాతరాః నిద్రామింద్రోదాదేహీవృక్షస్య సూనవి ఆశ్వమేధస్య రోహిలా సురథాంగాదిజిగ్వేష్భీషూంగార్క్షే ఆస్వమేధే సుపేశస షరస్వాంగాదిజిగ్వయింద్రోతే వధూమదః సదా భూతక్రదౌసనం ఐషూచే దగ్గృహణ్వత్యంతర్రజ్వేష్వరుషి సుభీషుః ప్రసారది యుష్మేవాజమంధవో నిరక్షస్తనమద్యాః అవద్యమధీదీధరత్